భౌతిక శాస్త్రం ఎలా మారింది పుస్తకం 16వ భాగం. అయితే మరెన్నో కణాలు కూడా దొరికాయి. కల్లోలంలోంచి క్రమాన్ని వెలికితీయటం ఈ పద్ధతితో సాధ్యమయ్యింది. మొట్టమొదటి వర్గీకరణలు బోసాన్లు, ఫెర్మియాన్లు. ఫెర్మియాన్లు అంటే 1/2, 3/2, 5/2 ఇలాంటి తిరుగుళ్ళు స్విస్ ఉన్న రేణువులు. ప్రతి రేణువుకి దాని స్వాభావిక కోణీయ ఉరవడి ఉంటుంది, దానిని తిరుగుడు అంటారు. అది 2/h పైకి గుణిజం అయ్యుండాలి. తదుపరి వర్గీకరణ పరస్పర చర్యలను బట్టి చేయటం జరిగింది. మామూలు క్వాంటం నియమాలను ఉపయోగించి ఈ శక్తులను ఎందుకు అర్థం చేసుకోలేం? విద్యుదయస్కాంత శక్తులని మచ్చిక చేసుకున్న వాళ్ళు 3, స్వింగర్, టోన్వాగా, ఫైన్మ్యాన్. హ్యాడ్రాన్లని క్రమబద్ధీకరించడంలో మొదటి మెట్టు వేసిన వారు ఎం గెల్మన్, వై నీమత్. సముదాయ సిద్ధాంత పద్ధతులని వాడితే హ్యాడ్రాన్లని కొన్ని విన్యాసాలుగా అమర్చవచ్చు. ఈ విన్యాసాలన్నీ మరో కణం యొక్క ఉనికిని కోరాయి. ప్రోటాను ద్రవ్యరాశికి రమారమి 16 రెట్లు ఒమేగా. దానిని త్వరలోనే ఇక్కడ కనుక్కున్నారు. ఈ విన్యాసం మెండెలిన్ ఆవర్తన పట్టిక లాంటిదే. ఆవర్తన పట్టికని పరమాణు నిర్మాణం బట్టి అర్థం చేసుకోవచ్చన్నమాట. అంటే హ్యాడ్రన్లకి కూడా అంతరంగ నిర్మాణం ఉందన్నమాట. గెల్మన్, జీస్వైగ్లు కలిసి హ్యాడ్రన్లు క్వార్కులతో నిర్మితమై ఉంటాయని సూచించారు. పైన క్వార్క్, కింద కార్క్. క్వార్కులని, లెప్టాన్లని అర్థం చేసుకోవటమే సమస్యకి తాత్పర్యం అయింది. కానీ మరెన్నో ఉన్నాయని తరువాత కనుక్కున్నారు. క్వార్కుల మధ్య బలవత్తర బలం గ్లువాన్ల వినిమయం చేత జరుగుతోంది. అయితే మరి బలహీన గురుత్వబలాల మాటేమిటి? ఎన్నో ఏళ్ల పరిశ్రమ తర్వాత ఓ హఠాత్ విజయం సిద్ధించింది. విద్యుత్ బలహీన బలాలని విద్యుత్ బలహీన బలంగా ఏకీకరించటం వీలయ్యింది. ఈ విద్యుత్ బలహీన నమూనా కొత్త వినిమయ కణాల ఉనికిని అంచనా వేసింది. వాటిని కూడా తరువాత కనుక్కున్నారు. భౌతిక శాస్త్ర చరిత్రలో ఆఖరు నిర్దిష్ట పురోగతి అదే. మన అవగాహన మరింతగా పెంపొందించడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. శాస్త్రవేత్తలు మరో నిర్దిష్టమైన అంచనా వేశారు. ఈ అంచనాని ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు ఇంకా నిర్ధారించాల్సి ఉంది. కానీ మరో తలనొప్పి ఎప్పుడూ ఉంది. గురుత్వం సంగతి ఏమిటి? గురుత్వాన్ని మచ్చిక చేసుకునే ప్రయత్నం ఎన్నో ఉడుదుడుకులతో కూడుకున్నది. అతి సౌష్ఠవం గురుత్వాన్ని చక్కగా వర్ణిస్తోందే. అతి సూత్రాలు అనే ఓ కొత్త సిద్ధాంత ప్రక్రియ ఈ రోజుల్లో ఓ సరదా వ్యాపకం. ఇంతటితో భౌతిక శాస్త్రం ఎలా మారింది అన్న పుస్తకం సమాప్తం.